విద్యుత్ పుస్తకం 6వ భాగం 1731లో గుగ్గిలం ఫలకాల మీద లోహపు ముక్కలను ఉంచి గ్రే తన సిద్ధాంతాన్ని పరీక్షించాడు. గుగ్గిలం కూడా యాంబర్ పోలికలను కలిగి ఉంటుంది మరియు వాహకం కాదు. గుగ్గిలం ఫలకాల మీద లోహాన్ని ఉంచి దీనిని తన చేతితో రుద్దకుండా తన జేబురుమాలుగా ఉపయోగించే సిల్క్ గుడ్డతో రుద్దాడు. సిల్క్ కూడా వాహకం కాదు. ఇప్పుడు లోహాన్ని గుగ్గిల సిల్కు మరియు గాలి మాత్రమే తాకుతున్నాయి. ఇవన్నీ వాహకాలు కాదు, బంధకాలే. లోహాన్ని రుద్దడం వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్ బంధకాల గుండా తప్పించుకోలేదు. ఇది లోహంలోనే ఉంటుంది కాబట్టి తేలికైన వస్తువులను ఆకర్షిస్తుంది. గ్రే ఒక బాలుడిని కూడా బలమైన సిల్క్ దారాలతో ఇంటి పైకప్పుకు వేలాడదీసి ఆ బాలుని చేతిని సిల్క్ గుడ్డతో రుద్దాడు. కొంత సమయం తరువాత బాలుడి శరీరము మరియు అతడు ధరించిన బట్టలు కూడా తేలికైన వస్తువులను ఆకర్షించాయి. దేనినైనా రుద్దితే అది విద్యుత్ యొక్క ప్రవాహంతో నిండుతుంది అనే దానిని గ్రే నిరూపించగలిగాడు. తర్వాత అంశం ప్రవాహాలు మరియు జాడీలు. గ్రే యొక్క ప్రయోగాలు యూరప్లోని మిగిలిన భాగాలకు కూడా త్వరగా వ్యాపించాయి. ఫ్రాన్స్లోని చార్లెస్ ఫ్రాన్సిస్ డూ ఫే అనే వ్యక్తి తనకు తానుగా కొన్ని ప్రయోగాలను చేశాడు. 1733లో ఇతడు చిన్న పెండు ముక్కను తీసుకుని దానిని పలుచని బంగారపు రేకు పొరతో కప్పి ఉంచాడు. తరువాత దీనిని సిల్క్ దారాన్ని ఉపయోగించి పైకప్పుకు వేలాడదీశాడు. ఒక విద్యుదీకరణ చెందిన కడ్డీని బంగారు రేకుకు తాకించి దానిని విద్యుదీకరణం గామించినప్పుడు విద్యుత్ బంగారు రేకు ఉపరితలం మీద సమాంతరంగా విస్తరిస్తుంది. ఎందుకంటే బెండు వాహకం కాదు కాబట్టి. బెండు మరియు బంగారపు పొరను సిల్క్ దారం మరియు గాలి మాత్రమే తాకుతున్నాయి కాబట్టి విద్యుత్ తప్పించుకోవడానికి మార్గమే లేదు. ఒకవేళ డూఫే బెండును విద్యుదీకరణం కావించిన తర్వాత దానిని తొలగించడానికి ఒక్క లోహపు ముక్కను తాకిస్తే చాలు, బెండులో ఉన్న విద్యుత్ అతి తక్కువ సమయంలో సంతోషంగా లోహపు ముక్కలోనికి జారుకుంటుంది. తద్వారా బెండులోని విద్యుత్ విడుదల అవుతుంది. తరువాత డూఫే వేరొక బెండును తీసుకుని పైన పేర్కొన్న విధంగా విద్యుదీకరణం గావించాడు. ఇప్పుడు 2 బెండులను ఇంటి పైకప్పుకి వేలాడదీశాడు. ఇప్పుడు 2 బెండు ముక్కలు ఒకదానికొకటి ప్రక్క ప్రక్కన అతి దగ్గరలో అనగా సెంటీమీటర్ల పరిధిలోపే అమర్చి వేలాడదీయటం జరిగింది. ఆ గదిలో ఏ విధమైన ఇతర వాయు ప్రవాహం లేకుండా చేశాడు. ఎందుకంటే 2 బెండులు తిన్నగా క్రిందకు వేలాడుతాయని, 2 బెండులు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఒక దానిని విద్యుదీకరణం చేస్తే రెండవ దానిని ఆకర్షిస్తుందేమోనని భావించాడు. ఇతడు ఒక గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్ది విద్యుద్రవం నిండునట్లు చేశాడు. దీనితో ఒక బెండును తాకాడు. దీని వలన గాజు కడ్డీలోని విద్యుత్ ద్రవములోని కొంత ద్రవము బెండుకు గల బంగారు రేకులోనికి ప్రయాణించింది. ఖచ్చితంగా అతడు ఊహించినట్లే జరిగింది. అంటే విద్యుదీకరణం చెందిన బెండుకి విద్యుదీకరణం చెందని బెండుకి మధ్య ఆకర్షణ ఏర్పడింది. క్రిందకు వేలాడదీసిన 2 బెండులు తిన్నగా క్రిందకు వేలాడబడకుండా రెండు ఒకదానివైపు ఒకటి వంగాయి. కారణం విద్యుదాకర్షణ బలం రెండింటినీ ఒక దగ్గరకు చేరుస్తుంది. మరి 2 బెండు ముక్కలను విద్యుదీకరణం గావించితే ఏమవుతుంది? ఇప్పుడు కూడా రెండు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయా? ఇప్పుడు ఆకర్షణ బలం ముందు ప్రయోగంతో పోల్చినప్పుడు 2 ఇంతలు పెరుగుతుందని దానివలన బెండులు ఇంకా బాగా దగ్గరికి చేరుతాయని, వేలాడదీసినప్పుడు రెండింటి మధ్య కోణం పెరుగుతుందని డూఫేకి అనిపించింది.